திருவாணம் வெள்ளன்னு எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றானை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிழந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய்ந்து அருளேலோர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 8வ பாசுரம் கீழ்வானம் அனே பாசுரம். தமையொக்க சௌந்தரியம், தமையொக்க ஆச்சரியமைனட்டுவன்டி மாட்ட சௌந்தரியம், దీనివల్ల కృష్ణునికి సమానంగా ఉన్నటువంటి ఒకనొక గోపకన్యక ఆమెను ఈ పాసురంలో నిద్ర నుంచి లేపుతున్నారు అన్నాడు. కీళ్వానం వెళ్ళన్రు పాసురార్థానికి వస్తాం. తెల్లవారింది అని చెప్పడానికి గుర్తుగా ఇదిగో చూడు, తూర్పు తెల్లవారినది అని చెప్తున్నారు. కీళ్వానం వెళ్ళన్రు, తెల్లవారి జామున తూర్పు దిక్కులో ఒక రకమైనటువంటి ఆ ప్రాకాశ్యం కనబడుతుంది కనుక తెల్లవారిన దానికి ఇది ప్రధానమైనటువంటి గుర్తు కదా అని చెప్తున్నారు అండాళ్. ఇదిగో చూడు, ఎరుమై సిరువీడు మెయ్వాన్ పరందనహాన్ గేదలు తెల్లవారిజామున అటు సంచరిస్తూ మంచుతో కూడినటువంటి గడ్డిపుల్లను మేపుటకు అటు సంచరిస్తూ ఉన్నాయి చూడు. తెల్లవారిజామున కదా ఆ విధంగా వదులుతారు గేదలను ఇంటి వాళ్ళు అని రెండవ గుర్తును ఇక్కడ అంటాళ్ చెప్పడం జరుగుతుంది. మెయ్వాన్ పరందనహాన్ దాన్ని వచ్చి కాణ్ చూడమా అని చెప్తున్నారు. లోపల ఉండే ఆవిడ చెప్తుంది, మీరందరూ చంద్రబింబం లాగా ఉండేవాళ్ళు, మీ ముఖం చంద్రముఖం లాంటిది, ఒకే సమయంలో మీరు తెల్లవారిందా తెల్లవారిందా తొందరగా శ్రీకృష్ణుని యొక్క భవనానికి చేరాలి అనే భావంతో మీరు ఉన్నారు కనుక ఒకే సమయంలో మీరందరూ తూర్పు దిక్కును చూశారు. మీ యొక్క ఆ చంద్రబింబం లాంటి ముఖ కాంతి తూర్పు దిక్కులో పడి ఇంతవరకు ఉండినటువంటి ఆ చీకటి అటు పోతూ ఉంది, అది గేదెలు వెళ్ళినట్టు కనపడుతుంది మీ కంటికి, అందువల్ల నిజంగా తెల్లవారలేదు అని లోపల ఉండే ఆవిడ చెప్తుందట. మిక్కుళ్ళ పిళ్ళెగళు ఇదిగో చూడమ్మా, మేమంతా నీ ఇంటి వాకల్లో నిలిచి ఉన్నాం, మా గోష్ఠిలో ఉన్నటువంటి కొందరు శ్రీకృష్ణుణ్ణి దర్శించాలా అనేటువంటి భావంతో వాళ్ళు పరిగెత్తు ఉన్నారు. ఆ విధంగా పరిగెత్తి వెళ్లేవాళ్లను పోవా అని పోగిన్రారై ఆ విధంగా వెళ్లేవాళ్లను పోగామల్ కాత్తు వాళ్లను వెళ్లకుండా అడ్డగించాం మేము, నిన్ను కూడా పిలుసుకుని వెళ్లాలా అనే భావంతో అని ఇక్కడ ఈ వాక్యంలో చెప్తున్నారు అంటాడు. పోవాన్ పోగిన్రారై అంటే వెళ్లడమే పరమోద్దేశ్యం అనే భావంతో కూడిన వాళ్ళు. దీన్ని మన పూర్వాచార్యులు చక్కగా అంటారు, ముక్తి పొందినటువంటి ముక్తాత్మ ఆ భగవంతుని యొక్క ఆ శ్రీవైకుంఠ సామ్రాజ్యానికి ఆ మోక్ష సామ్రాజ్యానికి వెళ్లే ఆ మార్గాన్ని శాస్త్రం వర్ణించినప్పుడు అర్చిరాది మార్గం అని వర్ణిస్తుంది, యామ్య మార్గం అని వర్ణిస్తుంది, ధూమ మార్గం అని వర్ణిస్తుంది. ఈ మూడు మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అవలంబించి ఈ జీవుడు ప్రయాణమవుతాడు. అందులో ప్రధానంగా భగవద్భక్తితో కూడినటువంటి భాగవతుడు ఆ విష్ణు భక్తుడు అర్చిరాది మార్గంలో బయలుదేరుతాడు. ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముత్య పరం జ్యోతిరుపసంపద్య తేనైవ రూపేణ అభినిష్పద్యతే అని చాందోగ్య ఉపనిషత్ చెప్తుంది. ఆ విధంగా ఈ సంప్రసాద అంటే ఈ జీవాత్మ ఆ విధంగా అర్చిరాది మార్గంలో వెళ్లే సమయంలో ఆహా నేను భగవంతుణ్ణి దర్శించబోతున్నాను అనేటువంటి ఆ ఆశతో వెళ్లడమే పరమ ఉద్దేశ్యం అనే రకంగా ఎట్లయితే ముక్తాత్మ ప్రయాణం చేస్తాడో ఆ విధంగా శ్రీకృష్ణుని యొక్క భవనానికి చేరడమే మన కార్యం ప్రయోజనం అనే రకంగా ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు అని ఇక్కడ చెప్పడంలో తాత్పర్యం. మరొకటి, ఏ ఊర్లో ఉండినా వాళ్ళు మన వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి తిరుమల యాత్ర వెళ్లే సమయంలో ఆ తిరుమలేశుణ్ణి సదా ధ్యానం చేసుకొని గోవిందా గోవిందా అని ఎట్లయితే గోవింద స్మరణంతో ఈ తిరుమలాక్షేత్ర యాత్రకి వస్తారో వాళ్లకు తిరుమలాక్షేత్ర యాత్ర అనేదే ప్రధాన ఉద్దేశ్యం, అదే పరమ ప్రయోజనం అని భావిస్తూ ఎలా వస్తారో ఆ విధంగా వీళ్లంతా ఉండేవాళ్లు అని ఇక్కడ పోవాన్ పోహిన్రారై అనే పదము చేత ఆండాళ్ తెలియపరుస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, కంసుని చేత పంపబడిన అక్రూరుడు అనేటువంటి వారు ఆ ధనుర్యాగాన్ని చూడడానికి శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి పిలుచుకుని అని ఆ కంసుడు ఇతన్ని పంపించారు అక్రూరుణ్ణి. అక్రూరుడు వెళ్తున్నారు, వెళ్లే సమయంలో ఆహా అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిస అని సంతోషంగా చెప్పుకుని ఆహా నాకిప్పుడే తెల్లవారినది, శ్రీకృష్ణుని యొక్క ముఖాంబోజాన్ని నేను సందర్శించబోతున్నాను అని సంతోషంగా కృష్ణుణ్ణి తలుచుకుని అక్రూరుడు వెళ్లినట్టు అక్రూర యాత్ర వలె అని ఇక్కడ మన పూర్వాచార్యులు వ్యాఖ్యానం చేశారు. అందువల్ల ఆ అర్చిరాది మార్గం వలె తిరుమల యాత్ర వలె అక్రూరుని యొక్క మనోరథం వలె ఆ శ్రీకృష్ణుణ్ణి చూడాలా అనేటువంటి భావంతోనే బయలుదేరినటువంటి వాళ్లను అడ్డగించి ఈమెను కూడా పిలుచుకుని పోతామనే భావంతో మేము వచ్చి ఉన్నాం. పోవాన్ పోగిన్నారై పోగా మల్కాత్తు ఉన్నై కూవాన్ వందు నిన్నో, నిన్ను పిలవడానికి నీ ఇంటి వాకల్లో మేము చేరాం. వందు నిన్రోం వచ్చి నిలిచాం, వచ్చి నిలిచామన్నప్పుడు ఒక విశేషార్థం గోచరమవుతుంది. తేషాం సంభాషమానానాం అన్యోన్యం స విభీషణ ఉత్తరం తీరమాసాద్య కస్త ఏవ వ్యతిష్టత. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండంలో విభీషణుడు పరిత్యక్త మయాలంక మిత్రానిచ ధనానిచ అని ఆ రావణునికి హితం చెప్పి చూశాడు, వాడు వినలేదు. వెంటనే ఇంకమీట మనం ఇక్కడ ఉండడం న్యాయం కాదు అని నాలుగు రాక్షసులతో పాటు ఆ దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరంలో ఆకాశ మార్గంలో నిలుస్తూ రాములు వారును చూసి రెండు చేతిని జోడించి ఈ విధంగా వచ్చినటువంటి వృత్తాంతాన్ని ఆ సుగ్రీవుణ్ణి చూసి విన్నపం చేస్తున్నాడు విభీషణుడు, నేను వచ్చి ఉన్నానని. అప్పుడు సుగ్రీవుడు ఇతన్ని చేర్చుకోకూడదు, వీడు రాక్షసుని యొక్క తమ్ముడు, ఎట్లా ఉంటాడో తెలియదు అని చెప్పినప్పుడు రాములు వారు పర్వాలేదు ఇతన్ని చేర్చుకుంటాం, ఇతని వల్ల ఎటువంటి ఆపత్తు లేదు, నేను సర్వశక్తితో కూడినటువంటి వాడు, తమ విషయమంతా చెప్పే సమయంలో వీళ్ళంతా ఏదైనా చెప్పుకొని నేను ఎక్కడ రావాలనో ఆ ప్రదేశానికి వచ్చి చేరినాను అని సంతోషంగా ఎట్లయితే ఆ విభీషణుడు నిలిచాడో ఆ విధంగా మేమంతా వచ్చి నిలిచాం. వందు నిన్రోం కోదుహలముడయ పావాయి ఎళుందిరాయి కుతూహలంతో కూడిన ఓ కన్యక నిద్ర నుంచి లెమ్మ. ఈమెకు ఉన్నటువంటి కుతూహలం కృష్ణుణ్ణి దర్శించబోతున్నాననేటువంటి సంతోషం. కోదుహలముడయ పావాయి ఎళుందిరాయి పాడి పరైగొండు, మన పాటలు పాడుతూ ఆ శ్రీకృష్ణుడి దగ్గర పరై అనేటువంటి ఒక వాద్యాన్ని మనం పొందాలి. పరై కొండు మావాయి పిళందానై, ఆ కేసి అనేటువంటి అసురుణ్ణి యొక్క నోరును అట్టనే చించి పారేసినటువంటి ఆ కేశవుణ్ణి, కేశవనై మావాయి పిళందానై మల్లరై మాట్టియ, చానూరుడు ముష్టికుడు అనేటువంటి ఆ ఇద్దరును సంహరించినటువంటి మల్లరై మాట్టియ దేవాది దేవనై, దేవాది దేవుడుగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుని అతని యొక్క సన్నిధానానికి వెళ్ళి చెండ్రు అక్కడికి వెళ్ళి నాం సేవిత్తాల్, మనం అతన్ని సేవిస్తే ఆవావెన్రు ఆరాయిందు, ఆహా మన కొరకు ఈ ధనుర్మాసంలో ఈ చలిని కూడా రక్షించేయకుండా వీళ్ళంతా వచ్చి చేరి ఉన్నారు మన ఇంటికి అని సంతోషంతో మనకు తప్పకుండా శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తాడు అని ఈ పాసురంలో చెప్తున్నారు. మరొక విషయం, ఈ పాసురంలో మావాయి పిళందానై అని ఒక పదం ఉంది. ఇక్కడ కేశీవధం చేసిన వృత్తాంతాన్ని ఆండాళ్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పరమార్థం ఏమిటి అంటే ఇంద్రియాణి హయానాహు అని శాస్త్రంలో చెప్పినట్టు ఇంద్రియాలు అనేటువంటి గుర్రములను మనం కట్టుబాటులో పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు బోధిస్తున్నారు ఆండాళ్. అదేవిధంగా మల్లరై మాట్టియ అని ఒక పదం ఉంది, అంటే చానూరుడు ముష్టికుడు అనేటువంటి ఇద్దరును సంహరించిన వాణ్ణి ఆ శ్రీకృష్ణుణ్ణి అనేటువంటి అర్థం ఇక్కడ ఉండినా లోపల మరొక అర్థం ఉంది. ఆ చానూరుడు ముష్టికుడు వలె మనలోనే కామం క్రోధం ఈ రెండు ఆసుర స్వభావంతో కూడినటువంటి ఇద్దరు ఉన్నారు మన శరీరంలోనే, వాళ్లను మనం గెలవాలి. కామయేష క్రోధయేష అని చెప్పినట్టు ఆ గీతలో చెప్పినట్టు వాళ్లను మనం గెలవాలంటే మనం ఎలా ఉండాలి అంటే శ్రీభాగవతంలో ఒక విషయం చెప్పబడి ఉంది. జితం సర్వం జితే రసే అని భాగవతం చెప్తుంది. మనం నాలికను గెలిస్తే అన్నిట్టు మనం గెలించినట్టు అవుతాం. అందువల్ల అప్పుడు కామ ప్రసక్తి కానీ క్రోధ ప్రసక్తి కానీ ఏర్పడదు అని మన మహర్షులు మనకు బోధించారు. ఇటువంటి విశేషార్థాలు నిండినటువంటి పాసురం ఈ కీళ్వానం అనేటువంటి పాసురం. వెంటనే ఆ గోపకన్యక నిద్ర నుంచి లేచి గోష్ఠిని నమస్కరించి వీళ్లలో ఒక ఆమెగా చేరినది. మరో గోపకన్యక యొక్క ఇంటి వాకలికి వీళ్లు చేరారు. అండాళ్ తిరువడిగళే శరణం.